165 హాకిని సం ధా హాక్సి హాకేతి జన్మమరణే ఛేదేతితి హాకిని హాక్ ఛేదే ఇతి ధాతు పాఠాత్ ఓం హాకిన్యే నమః 252 లలితా త్రిసతి భాష్యం ఆం ని హాక్ ఛేదే అనుధాతు పాఠము వలన ఛేదనార్థకమైన హాకినీయను రూపము నిష్పన్నమైనది. భగవతి జన్మమరణములను అనగా పునరావృత్తిరహిత బ్రహ్మపదము నొసంగునదిగాన హాక్సియని స్తుతింపబడుచున్నది.